నువ్వు మా కుటుంబంలో పచ్చరాయి, నేను వరదొస్తే ఉప్పురాయి. నిన్ను కలిసే చేరి మురిసే రాస పోలిక విడికేది. ఆశపడి వేచున్నదా నా రారాణి, రారాణి రంగున కేరారాణి, రేబవలు వేచున్నదా. మోసాను వడ్ల మూట, నేడు మోసేది పూల మూట. నిన్ను లాగి మొండి మూలకి మూల తాడల్లే కట్టుకుంటా. మనసే కన్న సొగసాయి ఆసే మారదులే. ఎదరో నా సుఖముంది, ఏ మూలో భయముంది, ఈ వింతకు విరుగుడుస్తావా.